జీవులలో రకాలు. రామ, వాసనల దృఢత్వ శిథిలత్వాలలో ఉండే వైచిత్యాన్ని బట్టి సృష్టిలోని జీవులను 7 రకాలుగా విభజన చేయవచ్చు. ఆ భేదాలను వివరిస్తాను, విను. 1 స్వప్న జాగరులు, ఒకానొక గత కల్పంలో, ఒకానొక లోకంలో, ఒకానొక చోట కొందరు జీవులు జీవించి ఉండి అప్పటి నిద్రాసమయంలో కలలు కంటూ ఉంటారు. వాళ్ల కలలో ఇప్పటి ఈ ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటుంది. వీరే స్వప్నజాగర జీవులు. అంటే అప్పుడు నిద్రిస్తున్న ఆ జీవులు ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనలనందరినీ కలలో చూస్తున్నారు. మనం వాళ్లకు స్వప్నమానవులం అవుతున్నాం. మాయా శబల. ఆయసర్ 35. బ్రహ్మ సర్వగతుడు గనుక ప్రతిదీ ప్రతిచోటా ఉండవచ్చును. అందువల్ల స్వప్నం ఎప్పటిదో గత కల్పంలోనిదైనా ఇప్పటి ఈ జీవులు స్వప్న జీవులు కావచ్చును. శ్రీరాముడు, గురుదేవ, అదెలా కుదురుతుంది? ఆ కల్పంలో కలగన్న జీవులు అప్పటి ఆ కలలో మనలను చూసి ఉంటే ఉండవచ్చు, కాని వాళ్ళు ఆ కల్పంతో పాటే నశించిపోయారు గదా. ఇప్పుడు వాళ్ళు లేరుగదా. ఒకవేళ వాళ్ళిప్పుడు మళ్లీ పుట్టి మళ్లీ వారు మనలను కలలో చూస్తున్నారనుకున్నా వాళ్లకు మెలకువ వచ్చాక ఆనాటి పాత జాగ్రత్ ప్రపంచం చూడడం అసాధ్యం. అటువంటప్పుడు వాళ్లే వీళ్లనడం కూడా అసాధ్యం. కనుక మీరు చెప్పేది ఎలా సంభవిస్తుంది? వశిష్ఠుడు, రామ, ఆ గతకల్పజీవులకు తత్వజ్ఞానం కలిగి ముక్తే అందిందనుకో, అప్పుడు నీ ప్రశ్నకు అవకాశమే. లేదు, తత్వజ్ఞానం కలగలేదనుకో వాళ్లు కల్పాంతంలో ఆ దేహాన్ని వదిలేసి అప్పటి వాసనల బలంతో ఈ కల్పంలో మరో దేహాన్ని కల్పించుకుంటారు. ఆ వాసనల బలంచేతనే మళ్లీ అలాంటి స్వప్నాలనే పొందుతారు. ఉత్పత్తి ప్రకరణంలో ఆయందవోపాఖ్యానమని నీకొక కథ చెప్పాను. అందులోని ఆయందవులు 10 మంది 10 సంకల్ప ప్రపంచాలను సృష్టి చేసుకోలేదా? ఆ సృష్టివారు ఎలా చేయగలిగారు? వాళ్ల వాసనాబలంచేత చేయగలిగారు. కనుక వాసనలనేవి బలంగా ఉంటే ఏ సృప్లైనా జరగవచ్చు. అందుకనే ఇందాక నేను సర్వం సర్వత్ర విద్యతే సహ్యాభే స్లో 9 అన్నీ అన్నిచోట్లా ఉన్నాయన్నాను. ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే ఆయందవుల లాంటి వాళ్లే స్వప్న జాగర జీవులు. గమనిక, ఇక్కడ మహర్షి స్వర్షం అనే పదాన్ని మామూలు స్వప్నం అనే అర్థంలో కాకుండా ఆయందవులు చేసిన ప్రపంచ కల్పనల వంటి కల్పన అనే అర్థంలో వాడుతున్నాడని మనం గ్రహించాలి. 2 సంకల్ప జాగరులు. గత కల్పంలో కొందరు జీవులు అసలు స్వప్నాలే లేకుండా ఎల్లప్పుడూ జాగర సంకల్పాలకే అధీనులే, మనోరాజ్యానికి వశమైపోయి ధ్యానం నుంచి జారిపోయి ఆ సంకల్పం మీదే అభిమానాన్ని పెంచుకొని ఆ సంకల్పంతోనే రాలిపోయి మళ్లీ జన్మెత్తుతారు. వారికి ఈ దేహంలో మేము సంకల్ప పురుషులం అనే జ్ఞానం ఉంటుంది. వాళ్లే సంకల్పజాగర జీవులు. ఉదా నిర్వాణ ప్రకరణ పూర్వార్ధంలో చెప్పిన జీవటోపాఖ్యానంలోని యతీశ్వరుడి వంటివాళ్లు. 3 కేవల జాగర జీవులు. ఈ కల్పంలో ఈ బ్రహ్మదేవుడి యొక్క సృష్టి సంకల్పంలోంచి మొదటిగా అవతరించి ఇక్కడ శరీరధారులే, ఇక్కడ స్వప్నశూన్యులే ఉండేవారు కేవల జాగర జీవులు. ఉదాస్థితి ప్రకరణంలో చెప్పిన దామవ్యాల కటుల వంటివారు. 4 చిరజాగరులు. మీదమీద జన్మ పరంపరలను పొందుతూ జాగ్రత్ స్వప్న సుషుప్తుల మూడింటిలోనూ సంచరిస్తూ ఉండేవారు చిరజాగర జీవులు. 5 ఘన జాగరులు. చిరజాగరులలో కొందరు పాపబలం వల్ల వృక్షాది స్థావర జన్మలను పొందుతారు. వాళ్లకు సంకల్పాత్మకమైన స్వప్నమే ఉండదు, మామూలు లోక సిద్ధమైన స్వప్నమే ఉంటుంది. కాని అదిగూడా సుఖదుఖానుభవరూపమైనదే కనుక జాగ్రద్దశతో సమానమే. అందువల్ల వాళ్లు ఎప్పుడు చూసినా రకరకాల జాగ్రద్దశలలోనే జీవిస్తూ ఉంటారు. అలాంటి వారే ఘనజాగరులు. గమనిక, ఇక్కడ మహర్షి జాగ్రత్సు ఘనతాంగతాహ సడ్డొట్యాభే స్లో తీరవే ఒక్క అన్నాడు. అంటే రకరకాల జాగ్రద్దశలలో ఘనత్వాన్ని పొందారని అర్థం. దీనిని బట్టే వృక్షాదిస్థావర పదార్థాలకు కూడా లోకసిద్ధమైన స్వప్నాలు ఉంటాయని, ఆ స్వప్నాలలో వాటికి తాము మనుష్యాది స్వరూపాలను పొందినట్లుగా అనుభూతి కలిగే అవకాశం ఉందని మహర్షి యొక్క అభిప్రాయం అని మనం గ్రహించాలి. ఇప్పటివరకు చెప్పిన 5 రకాల వారు బద్ధజీవులలో రకాలే, ఇక ముక్తజీవులలో రకాలను ప్రస్తావించబోతున్నారు. ఆయసర్ 36 జాగ్రత్ స్వప్నులు చిరజాగర జీవులలో శాస్త్రాభ్యాసం వల్ల, సత్సాంగత్యం వల్ల తత్వజ్ఞానం పొంది జాగ్రద్దశను కూడా స్వప్నతుల్యంగా ఎవరు గ్రహించగలుగుతున్నారో వారు జాగ్రతృప్న జీవులు. వీరు సామాన్యంగా 4, 5, 6 యోగ భూమికలలో ఉంటూ ఉంటారు. 7 క్షీణజాగరకులు తత్వజ్ఞానం ప్రబలమే అవస్థాత్రయాన్ని దాటిపోయి పరమపదంలో విశ్రాంతి చెందినవారే క్షీణజాగరకులు. వీరు సప్తమ యోగభూమికకు చెందినవారు. రామ, సముద్రంలోని నీరే సాంద్రతాభేదాన్ని బట్టి సప్త సముద్రాలనే వ్యవహారాన్ని పొందినట్లుగా జీవులలో ఉండే గుణభేదాన్ని బట్టి వారిని 7 విధాలుగా విశ్లేషించి చూపిస్తున్నాను. ఈ విశ్లేషణ అంతా ఎందుకంటే వాసనల వైచిత్రం ఎలా మెలికలు తిరుగుతూ ఉంటుందో తెలియడం కోసం మాత్రమే. నీవి రహస్యాన్ని గ్రహించి వాసనతీతుడవై శూన్యత్వ అశూన్యత్వాలను, ఏకత్వ ద్విత్వాలను అతిక్రమించి తత్వస్వరూపుడివైపో. 50 శ్రీరాముడు గురుదేవ, కొందరు జీవులు ఈ కల్పంలో ఈ బ్రహ్మదేవుడి నుంచి మొదటిగా అవతరించి శరీరధారులై ఈ జన్మలో స్వప్న శూన్యులే ఉంటారని, వారే కేవల జాగరులని మీరు చెబుతున్నారు. అసలు ఇలాంటి వాళ్లు ఎలా జన్మిస్తారు? ఆ పరబ్రహ్మేమో నిర్మలాకాశము వంటిది, జీవులేమో చెట్ల వంటివారు. వట్టి ఆకాశంలోంచి చెట్లు పుట్టుకొస్తాయా? ఒకవేళ కామకర్మవాసనల వల్ల ఈ జీవులు పుట్టారని మీరంటారేమో. కామకర్మవాసనలనేవి బ్రహ్మకు జీవభావం కలిగిన తరువాత అంటుకునే లక్షణాలుగాని ముందే ఉండే లక్షణాలుగాదు. కనుక కేవల జాగరులు ఏర్పడడానికి కారణమేమిటి? వశిష్ఠుడు, రామ, నీ వాక్యాలు మారాయిగాని ప్రశ్న పాతదే. పుట్టాడని చెబుతున్న కేవల జాగరజీవుడు నిజంగా సత్యపదార్థమైతే అప్పుడు వాడికి ఆకాశతుల్యమైన పరబ్రహ్మ కంటే భిన్నమైన మరో కారణం కావలసి వచ్చి ఉండేది. కాని సత్యం అలా లేదు. ఈ విషయాన్నే మేము ఉపదేశించదలుచుకున్నా. దానికి ఉపాయం ఏమిటి? ఒకటే ఉపాయం, ఏమీ లేని ఆ బ్రహ్మకే జీవశబ్ద జడశబ్దాల ఆకారాన్ని, వాటి అర్థాల ఆకారాన్ని ముందు కల్పించి ఆ తరువాత యుక్తుల ద్వారా ఇది అసంభవం కనుక జీవుడికి జగత్తుకి కూడా అసలు ఉత్పత్తే లేదని నిరూపించాలి. అంతకన్నా మార్గం లేదు. అందుకోసమే మేము ఈ రకమైన కల్పన చేస్తున్నాం.